అసలే కొట్టింది, పట్టి జారిన మనసు కసి పడగే విప్పింది, కాకలు తీరిన దురుసు చలి కాకై పుట్టింది, కోకకు వచ్చిన సొగసు తొలికేకే పెట్టింది, తాగాలి ముసిరి నా తనువు మనసు మరిగే, కోరికలే కొసరి నీ కౌగిలిగింతే అడిగే, పెదవుల పై లిఖించి మది మన్మథ మంత్రం చదివే, అణువణువు సుఖించి అనుక్షణము నీడై నీతో ఉంటాలే ఉంటాలే, హస్సున లేచిన వయసు రెపుసలే కొట్టింది, పట్టే జారిన మనస్సు కసి పడగే విప్పింది, కాకలు తీరిన దురుసు చలి కాకే పుట్టింది, కోకకు వచ్చిన సొగసు తొలికేకే పెట్టింది. బంధంలో చిత్తడి సిరి చందనమయ్యిందేమో, సెగరేగే ఒత్తిడి పురివిప్పిన తనువే రాగం తీసింది తీసింది, హస్సున లేచిన వయసు అరబుసలే కొట్టింది, పట్టే జారిన మనస్సు కసి పడగే విప్పింది. కమ్మగా కసి పాటే చిమ్మగా, తొలి మంత్రం వేయగా కోరికలే తీరుగా, మంచు నరగలే మంట పై కంచులు దాటినది, కంచులు దాటే సోకు నన్ను నంచుకు తింటోంది, జత చేరే స్నేహం శృతి కలవక తీరే దాహం, మోజుల్లో మోహం ఎద పెంచే పెంచే పెంచే ఓయమ్మో, హస్సున లేచిన వయసు అరబుసలే కొట్టింది, పట్టే జారిన మనస్సు కసి పడగే విప్పింది.